మధుర వాక్యం సుమమనోహర వాక్యం సుమధుర వాక్యం సుమమనోహర వాక్యం సుందర వాక్యం సువిశేష వాక్యం సుందర వాక్యం సువిశేష వాక్యం మధురమైన అమరేశుని వాక్యం సుమధుర వాక్యం సుమధుర వాక్యం సుమమనోహర వాక్యం సుమధుర వాక్యం సుమమనోహర వాక్యం ఆత్మదాహము తీర్చును ఈ వాక్యం అవిశ్వాసులకు విశ్వాసమును ఇచ్చును వాక్యం అలసిన మనసులకు సేదదీర్చు ఈ వాక్యం అలసిన మనసులకు సేదదీర్చు ఈ వాక్యం ఆలించరే ఆచరించరే అద్వితీయుని వాక్యం సుమధుర వాక్యం సుమమనోహర వాక్యం పాపులను పిలువగా వచ్చిన వాక్యం శోధన బాధలను పారద్రోలు ఈ వాక్యం శోధన బాధలను పారద్రోలు ఈ వాక్యం ఆలించరే ఆచరించరే ప్రభు యేసుని వాక్యం సుమధుర వాక్యం సుమమనోహర వాక్యం సుమధుర వాక్యం సుమమనోహర వాక్యం సుందర వాక్యం సువిశేష వాక్యం సుందర వాక్యం సువిశేష వాక్యం మధురమైన అమరేశుని వాక్యం సుమధుర వాక్యం సుమమనోహర వాక్యం సుమధుర వాక్యం సుమమనోహర వాక్యం.